ఘంటి వై వై ఘంటి వా ఏతదేతత్వై ఘంటి వా ఏతద వా ఏతదేతత్వై వా ఏతత్స్వామగో సోమమేతత్వై వా ఏతత్స్వామం ఏతత్స్వామగో సోమమేతదేతత్స్వామయ్యేతత్స్వామయ్యత్ స్వామయ్యజత్ స్వామగో సామయ్యత విషణ్వంతి విషణ్వంతి యత్స్వామగో సామయ్యత విషణ్వంతి యద విషణ్వంతి విషణ్వంతి యజ్జత విషణ్వంతి యజ్జత విషణ్వంతి యజ్జత విషణ్వంతి యత్ అభిషణ్వంతి యజ్జత విషణ్వంతి విషణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో యద విషణ్వంతి విషణ్వంతి యత్ సౌమ్య అభిషణ్వంతిభిశృణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో యజ్జత్ సౌమ్యో భవతి భవతి సౌమ్యో యజ్జత్ సౌమ్యో భవతి సౌమ్యో భవతి భవతి సౌమ్య సౌమ్యో భవతి యథా భవతి సౌమ్య సౌమ్యో భవతి యథా భవతి భవతి యథామృతాయ మృతాయ యథావతి భవతి యథామృతాయ యథామృతాయ మృతాయ యథామృతాయానుస్తరణేమనుస్తరణే మృతాయ యథామృతాయానుస్తరణే మృతాయానుస్తరణేమనుస్తరణే మృతాయ మృతాయానుస్తరణే ఘంటి ఘంట్యనుస్తరణే మృతాయ మృతాయానుస్తరణే ఘంటి మనస్తరణే ఘంటి ఘంట్యనుస్తరణే మనస్తరణే ఘంటి తాదృక్తాదృఘ్యనుస్తరణే మనస్తరణే ఘంటి తాదృగ అనుస్తరణేమిత్యనోస్తరణే ఘంటి తాదృక్తాదృఘ్యంతి ఘంటి తాదృగేవైవ తాదృఘ్యంతి ఘంటి తాదృగేవ తాదృగేవైవ తాదృక్తాదృగేవ తత్తదేవ తాదృక్తాదృగేవ తదేవ తత్తదేవైవ తద్యద్యత్తదేవైవ తద్యత్ తద్యద్యత్తత్తద్యదుత్తరార్థ ఉత్తరార్థేయస్తత్తద్యదుత్తరార్థే యదుత్తరార్థ ఉత్తరార్థేయుత్తరార్థేవాభోత్తరార్థేయుత్తరార్థేవాభోత్తరార్థవుత్తరార్థే వా మధ్యే మధ్యే భోత్తరార్థ ఉత్తరార్థే వా మధ్యే ఉత్తరార్థ ఇత్యుత్తరా అర్థే వామధ్యే మధ్యే వా వామధ్యే వా వామధ్యే వా వామధ్యే వా మధ్యే వా వామధ్యే మధ్యే వాజుభుయాజ్జుభుయాత్ వామధ్యే మధ్యే వాజుభుయాద్ వాజుభుయాజ్జుభుయాత్మా వాజుభుయాద్దేవత ఆభ్యో దేవత ఆభ్యో జుభుయాత్మా వాజుభుయాద్దేవత ఆభ్య జుభుయాద్దేవత ఆభ్యో దేవత ఆభ్యో జుభుయాజ్జుభుయాద్దేవత ఆభ్య సమదనో సమదం దేవత ఆభ్యో జుభుయాజ్జుభుయాద్దేవత ఆభ్య సమదం దేవత ఆభ్య సమదకో సమదం దేవత ఆభ్యో దేవత ఆభ్య సమదం దధ్యాద్ధ్యాత్ సమదం దేవత ఆభ్యో దేవత ఆభ్య సమదం దధ్యాద్ సమదం దధ్యాద్ధ్యాత్ సమదగం సమదం దధ్యాద్ దక్షిణార్థే దక్షిణార్థే దధ్యాత్ సమదగం సమదం దధ్యాద్ దక్షిణార్థే సమదమితి సామదం దధ్యాద్ దక్షిణార్థే దక్షిణార్థే దధ్యాద్ దధ్యాద్ దక్షిణార్థే జుహోది దక్షిణార్థే దధ్యాద్ దధ్యాద్ దక్షిణార్థే జుహోది దక్షిణార్థే జుహోది జుహోది దక్షిణార్థే దక్షిణార్థే జుహోత్సేషా జుహోది దక్షిణార్థే దక్షిణార్థే జుహోత్సేషా దక్షిణార్థ ఇది దక్షిణ అర్థే జుహోత్యేషా జుహోతి జుహోత్యేషా వై వా ఏషా జుహోతి జుహోత్యేషా వై ఏషా వై వా ఏషా వై పితృణాం పితృణాం వా ఏషా వై పితృణాం వై పితృణాం పితృణాం వై వై పితృణాం దిక్ దిక్ పితృణాం వై వై పితృణాం దిగ పితృణాం దిక్ దిక్ పితృణాం పితృణాం దిక్స్వాయాగుస్వాయాం దిక్ పితృణాం పితృణాం దిక్స్వాయాం దిక్స్వాయాగుస్వాయాం దిక్ దిక్స్వాయామేవైవ స్వాయాం దిక్ దిక్స్వాయామేవ స్వాయామేవైవ స్వాయాగుస్వాయామేవ దిశి వృష్యేవ స్వాయాగుస్వాయామేవ దిశి ఏవ దిశి దిశ్యేవైవ దిశి పితృన్ పితృన్ దిశ్యేవైవ దిశి పితృన్ దిశి పితృన్ పితృన్ దిశి దిశి పితృన్ నిర్వదయతే నిర్వదయతే పితృన్ దిశి దిశి పితృన్ నిర్వదయతే పితృన్ నిర్వదయతే నిర్వదయతే పితృన్ పితృన్ నిర్వదయత ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో నిర్వదయతే పితృన్ పితృన్ నిర్వదయత ఉద్గాతృభ్య నిరవదేత ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో నిరవదయతే నిరవదేత ఉద్గాతృభ్యో హరంతి హనంతి ఉద్గాతృభ్యో నిరవదయతే నిరవదయత ఉద్గాతృభ్యో హరంతి నిరవదయత ఇది అవదయతే ఉద్గాతృభ్యో హరంతి హరంతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో హరంతి రామదేవచ్చ సామదేవత్యో హరంతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో హరంతి రామదేవచ్చ ఉద్గాతృభ్య ఇత్యుద్గాతృభ్య హరంతి సామదేవత్య సామదేవత్యో హరంతి హరంతి సామదేవత్యో వై వై సామదేవత్యో హరంతి హరంతి సామదేవత్యో వై సామదేవత్యో వై వై సామదేవత్య సామదేవత్యో వై సౌమ్య సౌమ్యో వై సామదేవత్య సామదేవత్యో వై సౌమ్య సామదేవత్య ఇది సామదేవత్య వై సౌమ్య సౌమ్యో వై వై సౌమ్యో యత్ సౌమ్యో వై వై సౌమ్యో యత్ సౌమ్యో యత్ సౌమ్య సౌమ్యోయదేవైవత్ సౌమ్య సౌమ్యోయదేవ యదేవైవ్యదేవ సాంన సాంన ఏవ్యదేవ సాంన దేవ సాంన సాంన ఏవైవ సాంన శంబట్ కుర్వంతి శంబట్ కుర్వంతి సాంన ఏవైవ సాంన శంబట్ కుర్వంతి సాంబట్ కుర్వంతి శంబట్ కుర్వంతి సాంబట్ కుర్వంతి తస్యంబట్ కుర్వంతి సాంబట్ కుర్వంతి తస్య శంబట్ కుర్వంతి తస్య శంబట్ కుర్వంతి శంబట్ కుర్వంతి తస్యైవైవ తస్య శంబట్ కుర్వంతి శంబట్ కుర్వంతి తస్యైవ శంబట్ కుర్వంతీతి శంబట్ కుర్వంతి తస్యైవైవ తస్య తస్యైవ సథ ఏవ తస్య తస్యైవ సహ ఏవ సస ఏవైవ సశాంతిశ్శాంతిస్త ఏవైవ సశాంతి సశాంతిశ్శాంతిస్త సశాంతిరవ వశాంతిస్త సశాంతిరవ శాంతిరవ వశాంతిశ్శాంతిరవే ఏ క్షంత ఈ క్షంతే వశాంతిశ్శాంతిరవే ఏ క్షంతే అవే ఏ క్షంత ఈ క్షంతే భావే ఏ క్షంతే పవిత్రం పవిత్రవీక్షంతే భావే ఏ క్షంతే పవిత్రం ఏక్షందే పవిత్రం పవిత్రమేక్షంద ఈక్షందే పవిత్రం వై వై పవిత్రమేక్షంద ఈక్షందే పవిత్రం వై పవిత్రం వై వై పవిత్రం పవిత్రం వై సౌమ్య సౌమ్యో వై పవిత్రం పవిత్రం వై సౌమ్య వై సౌమ్య సౌమ్యో వై వై సౌమ్య ఆత్మానమాత్మానకో సౌమ్యో వై వై సౌమ్య ఆత్మానం సౌమ్య ఆత్మానమాత్మానకో సౌమ్య సౌమ్య ఆత్మానమే వై ఆత్మానకో సౌమ్య సౌమ్య ఆత్మానమేవ ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయంతే పవయంత ఏవాత్మానమాత్మానమేవ పవయంతే ఏవ పవయంతే పవయంత ఏవైవ పవయంతే యో యః పవయంత ఏవైవ పవయంతేయ పవయంతే యో యః పవయంతే పవయంతేయ ఆత్మానమాత్మానయ పవయంతే పవయంతేయ ఆత్మానం య ఆత్మానమాత్మానయ్యోయ ఆత్మానన్నరాత్మానయ్యోయ ఆత్మానన్న ఆత్మానందనాత్మానమాత్మానన్న పరివశ్యే పరివశ్యేన్నాత్మానమాత్మానన్న పరివశ్యే న పరివశ్యే పరివశ్యేన్న పరివశ్యే ధాతు ఋతాసు పరివశ్యేన్న పరివశ్యే ధాతు పరివశ్యే ధాతు ఋతాసు పరివశ్యే పరివశ్యే ధాతు స్యాత్ స్యాదితాసు పరివశ్యే పరివశ్యే ధాతు స్యాద్ పరివశ్యేది పరివశ్యేద్ ఇతాను స్యాత్ స్యాదితాసు ఋతాసు స్యాదభిదరిమభిదరిద్దు స్యాదితాసు ఋతాసు స్యాదభిదదిమ్ ఇతాసురితీతా అసుః స్యాదభిదదిమభిదరిద్దు స్యాత్ స్యాదభిదదిమ్ కృత్వా కృత్వాభిదదిద్దు స్యాత్ స్యాదభిదదిమ్ కృత్వా అభిదదిమ్ కృత్వా కృత్వాభిదదిమభిదదిమ్ కృత్వా వాప కృత్వాభిదదిమభిదదిమ్ కృత్వా వా అభిదదిమిత్యభిదదిమ్ కృత్వా వాప కృత్వా కృత్వావే ఏ క్షేతే క్షేతావ కృత్వా కృత్వావే ఏ క్షేత అవే ఏ క్షేతే క్షేతావే ఏ క్షేతస్మిగ్గస్తస్మిన్నీక్షేతావే ఏ క్షేతస్మిన్ ఈ క్షేతస్మిగ్గస్తస్మిన్నీక్షేతే క్షేతస్మిహి తస్మిన్నీక్షేతే క్షేతస్మిహి తస్మిహి తస్మిగ్గస్తస్మిన్న హ్యా ఆత్మానమాత్మానమోహి తస్మిగ్గస్తస్మిన్న హ్యా ఆత్మానం హ్యా ఆత్మానమాత్మానమోహి హ్యా ఆత్మానం పరిపశ్యతి పరిపశ్యత్యాత్మానమోహి హ్యా ఆత్మానం పరిపశ్యతి ఆత్మానం పరిపశ్యతి పరిపశ్యత్యాత్మానమాత్మానం పరిపశ్యత్యథో అథో పరిపశ్యత్యాత్మానమాత్మానం పరిపశ్యత్యథో పరిపశ్యత్యథో అథో పరిపశ్యతి పరిపశ్యత్యథో ఆత్మానమాత్మానమథో పరిపశ్యతి పరిపశ్యత్యథో ఆత్మానం పరిపశ్యతీతి పరిపశ్యతి అథో ఆత్మానమాత్మానమథో అథో ఆత్మానమేవైవాత్మానమథో అథో ఆత్మానమేవ అథో ఇత్యథో ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయతే పవయత ఏవాత్మానమాత్మానమేవ పవయతే ఏవ పవయతే పవయత ఏవైవ పవయతే యో యః పవయత ఏవైవ పవయతే యః పవయతే యో యః పవయతే పవయతే యోగతమనా గతమనా యః పవయతే పవయతే యోగతమనా గతమనా యో యో గతమనా స్యాత్ స్యాత్ గతమనా యో యో గతమనా స్యాత్ గతమనా స్యాత్ స్యాత్ గతమనా గతమనా స్యాత్ స స్యాత్ గతమనా గతమనా స్యాత్ స గతమనా ఇతిగతమనస్యాత్సోవాసోవాసోవే క్షేతే క్షేతావసోవే ఏ క్షేత అవే ఏ క్షేతే క్షేతావే ఏ క్షేతయద్గిరి ఈ క్షేతావే ఏ క్షేతయత్ ఈ క్షేతయద్గిరి ఈ క్షేతే క్షేతయన్మే మేయది ఈ క్షేతే క్షేతయన్మే యన్మే మేయద్యన్మే మనో మనో మేయద్యన్మే మన మే మనో మనో మే మే మనః పరాగతం పరాగతం మనో మే మే మనః పరాగతం మనః పరాగతం పరాగతం మనో మనః పరాగతయ్యద్యత్ పరాగతం మనో మనః పరాగతయ్యత్ పరాగతయ్యద్యత్ పరాగతం పరాగతయ్యద్వా వాయత్ పరాగతం పరాగతయ్యద్వా పరాగతమిది పరాగతం యద్వా వాయద్యత్వా మే మే వాయద్యత్వా మే వా మే మే వా మే అపరాగతమపరాగతం మే వా మే అపరాగతం మే అపరాగతమపరాగతం మే మే అపరాగతం

వదంతి మిత్రో మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞ మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞ మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య స్విష్టగ్నస్విష్టం యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య స్విష్టం యజ్ఞస్య స్విష్టగ్నస్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టం యువదే యువదే స్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టం యువదే స్విష్టం యువదే యువదే స్విష్టగ్నస్విష్టం యువదే వరుణో వరుణో యువదే స్విష్టగ్నస్విష్టం యువదే వరుణ ష్టం యువతే వరుణో వరుణో యువతే యువతే వరుణో దురిష్టం దురిష్టం వరుణో యువతే యువతే వరుణో దురిష్టం వరుణో దురిష్టం దురిష్టం వరుణో వరుణో దురిష్టం క్వ దురిష్టం వరుణో వరుణో దురిష్టం క్వ దురిష్టం క్వ దురిష్టం దురిష్టం క్వ దరిహి దరిహి క్వ దురిష్టం దురిష్టం క్వ దరిహి ఇష్టం క్వరిహి తరిహి క్వరిహి యజ్ఞో యజ్ఞస్తరిహి క్వరిహి యజ్ఞ తరిహి యజ్ఞో యజ్ఞస్తరిహి తరిహి యజ్ఞ క్వయజ్ఞస్తరిహి తరిహి యజ్ఞ క్వయజ్ఞో యజ్ఞ యజమానో యజమాన క్వయజ్ఞో యజ్ఞ యజమాన క్వయజమానో యజమాన క్వయజమానో భవతి భవతి యజమాన క్వయజమానో భవతి యజమానో భవతి భవతి యజమానో యజమానో భవతీతి భవతి యజమానో యజమానో భవతీతి భవతీతి భవతి భవతీతి యజ్జతి భవతి భవతీతి యద్ యజ్జతిదీర్యన్మయీ త్రావరుణీం మయీ త్రావరుణీం యదిదీర్యన్మయీ త్రావరుణీం యన్మయీ త్రావరుణీం మయీ త్రావరుణీం యజ్జన్మయీ త్రావరుణీం వశాం వశాం మయీ త్రావరుణీం యజ్జన్మయీ త్రావరుణీం వశాం మైత్రావరుణీం వశాం వశాం మయీ ఈత్రావరుణీం వశామానవత ఆలవతే వశాం మయీ ఈత్రావరుణీం వశామానవతే మైత్రావరుణీమితి మైత్రావరుణీం వశామానవత ఆలవతే వశాం వశామానవతే మిత్రేణ మిత్రేణాలవతే వశాం వశామానవతే మిత్రేణ ఆలభతే మిత్రేణ మిత్రేణాలవత ఆలభతే మిత్రేణైవైవ మిత్రేణాలవత ఆలభతే మిత్రేణైవ ఆలభత ఇత్యాలభతే మిత్రేణైవైవ మిత్రేణ మిత్రేణైవ యజ్ఞస్య యజ్ఞస్యైవ మిత్రేణ మిత్రేణైవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్విష్టగ్రస్విష్టం యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్విష్టం యజ్ఞస్య స్విష్టగ్రస్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టఘోషమైతి శమైతి స్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టఘోషమైతి స్విష్టఘోషమైతి శమైతి స్విష్టగ్రస్విష్టఘోషమైతి వరుణేన వరుణేన శమైతి స్విష్టగ్రస్విష్టఘోషమైతి వరుణేన స్విష్టం శమయతి వరుణేన వరుణేన శమయతి శమయతి వరుణేన దురిష్టం దురిష్టం వరుణేన శమయతి శమయతి వరుణేన దురిష్టం వరుణేన దురిష్టం దురిష్టం వరుణేన వరుణేన దురిష్టం నన దురిష్టం వరుణేన వరుణేన దురిష్టం నా దురిష్టం నన దురిష్టం దురిష్టం నాప్తిమాప్తిం న దురిష్టం దురిష్టం నాప్తిం దురిష్టమితి ఇష్టం నార్తిమాప్తిం నార్తిమాప్తిం నార్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చత్రుచ్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చత్రుచ్చత్యార్చతి యజమానో యజమానార్చత్యార్చతి యజమాన అర్చతి యజమానో యజమాన అర్చత్యుర్చతి యజమానో యథా యథా యజమాన అర్చత్యుర్చతి యజమానో యథా యజమానో యథా యథా యజమానో యజమానో యథా వై వై యథా యజమానో యజమానో యథా వై యథా వై వై యథా యథా వై లాంగలేన లాంగలేన వై యథా యథా వై లాంగలేన వైలాంగలేన లాంగలేన వై వైలాంగలేనోర్పరాముర్పరాన్ లాంగలేన వై వైలాంగలేనోర్పరాం లాంగలేనోర్పరాముర్పరాన్ లాంగలేన లాంగలేనోర్పరాం ప్రభిందంతి ప్రభిందం చర్పరాన్ లాంగలేన లాంగలేనోర్పరాం ప్రభిందంతి ఉర్పరాం ప్రభిందంతి ప్రభిందం చర్పరాముర్పరాం ప్రభిందం చేవమేవం ప్రభిందం చర్పరాముర్పరాం ప్రభిందం చేవం ప్రభిందం చేవమేవం ప్రభిందం చ ప్రభిందం దేవమృక్షామే అర్క్షామే ఏవం ప్రభిందం చ ప్రభిందం దేవమృక్షామే ప్రభిందంతీతి ప్రభిందంతి ఏవమృక్షామే అర్క్షామే ఏవమేవమృక్షామే యజ్ఞం యజ్ఞమృక్షామే ఏవమేవమృక్షామే యజ్ఞం అర్క్షామే యజ్ఞం యజ్ఞమృక్షామే అర్క్షామే యజ్ఞం ప్రయజ్ఞమృక్షామే అర్క్షామే యజ్ఞం ప్రక్షామే ఇత్యుగోత్సామే యజ్ఞం ప్రయజ్ఞం యజ్ఞం ప్రభింతోభింద ప్రయజ్ఞం యజ్ఞం ప్రభింద ప్రభింతోభింద ప్రభింతో యజ్ఞద్భింద ప్రభింతో భింతో యజ్ఞద్భింతో భింతోయన్మయీ త్రావరుణీం మయీ త్రావరుణీం యద్భింతో భింతోయన్మయీ త్రావరుణీం

తదభవన్నభవంతద విగ్రాహ్యానామదిగ్రాహ్యానాంతదభవన్నభవంతదవిగ్రాహ్యానాం అతిగ్రాహ్యానామతిగ్రాహ్యత్వమతిగ్రాహ్యత్వమతిగ్రాహ్యానామతిగ్రాహ్యత్వం అతిగ్రాహ్యాగ్రాహ్యాయ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ్యాగ్రాహ

ఇదిగ్రాహ్యా అదిగ్రాహ్యాగ్రాహ్యాశ్చక్రే చక్రే అదిగ్రాహ్యాగ్రాహ్యాశ్చక్రే చక్రే అదిగ్రాహ్యాగ్రాహ్యాశ్చక్రే పృష్టాని పృష్టాని చక్రే అదిగ్రాహ్యాగ్రాహ్యాశ్చక్రే పృష్టాని అదిగ్రాహ్యాగ్రాహ్యా చక్రే పృష్టాని పృష్టాని చక్రే చక్రే పృష్టాని పృష్టాని చక్రే చక్రే పృష్టాని చక్రే ఇది చక్రే పృష్టాని పృష్టాని పృష్టాని పృష్ఠే పృష్ఠే పృష్టాని పృష్టాని పృష్ఠే పృష్ఠే పృష్ఠే పృష్ఠేన పృష్ఠే పృష్ఠేన పృష్ఠేన పృష్ఠే పృష్ఠేన గృహీయాద్ గృహీయాన్న పృష్ఠే పృష్ఠేన గృహీయాద్ గృహీయాద్ గృహీయాన్న గృహీయాత్ ప్రాంచం ప్రాంచం గృహీయాన్న గృహీయాత్ ప్రాంచం గృహీయాత్ ప్రాంచం ప్రాంచం గృహీయాత్ గృహీయాత్ ప్రాంచం యజ్ఞం యజ్ఞం ప్రాంచం గృహీయాత్ గృహీయాత్ ప్రాంచం యజ్ఞం ప్రాంచం యజ్ఞం యజ్ఞం ప్రాంచం ప్రాంచం యజ్ఞం పృష్టాని పృష్టాని యజ్ఞం ప్రాంచం ప్రాంచం యజ్ఞం పృష్టాని యజ్ఞం పృష్టాని పృష్టాని యజ్ఞం యజ్ఞం పృష్టాని సగుణసం పృష్టాని యజ్ఞం యజ్ఞం పృష్టానికం పృష్టాని సగుణసం పృష్టాని పృష్టాని సగుణశ్రుణేయశ్రుణేయత్వం పృష్టాని పృష్టాని సగుణశ్రుణేయో సగుణశ్రుణేయశ్రుణేయశ్రుణేయర్గ్యక్షణేయస్తగుణశ్రుణేయర్గ్యక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్షేక్షణేయశ్రుణేయర్గ్యుక్ష ప్రత్యంజం యజ్ఞం యజ్ఞం ప్రత్యంజం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రత్యంజం యజ్ఞం ప్రత్యంజం యజ్ఞం యజ్ఞం ప్రత్యంజం ప్రత్యంజం యజ్ఞమధిగ్రాహ్య అధిగ్రాహ్య యజ్ఞం ప్రత్యం ప్రత్యంజ్రాహ్య యజ్ఞమధిగ్రాహ్య అధిగ్రాహ్య యజ్ఞం యజ్ఞమధిగ్రాహ్యాగ్రాహ్య యజ్ఞం యజ్ఞమధిగ్రాహ్యాసం అధిగ్రాహ్య సగోధమధిగ్రాహ్య అధిగ్రాహ్య సగోషణేయశ్రుణేయసమధిగ్రాహ్య అధిగ్రాహ్య సగోషణేయ అధిగ్రాహ్య ఇత్యధిగ్రాహ్య సగోషణేయశ్రుణేయస్తగోసగోషణేయుర్విశ్వజిత విశ్వజితృణేయస్తగోసగోషణేయుర్విశ్వజిత శృణేయుర్విశ్వజిని విశ్వజిత శృణేయశ్రుణేయుర్విశ్వజిత సర్వపృష్టే సర్వపృష్టే విశ్వజిత శృణేయశ్రుణేయుర్విశ్వజిత సర్వపృష్టే విశ్వజిత సర్వపృష్టే సర్వపృష్టే విశ్వజిత విశ్వజిత సర్వపృష్టే గ్రహీతవ్యా గ్రహీతవ్యా సర్వపృష్టే విశ్వజిత విశ్వజిత సర్వపృష్టే గ్రహీతవ్యా విశ్వజితి విశ్రాజితి సర్వపృష్టే గ్రహీతవ్యా గ్రహీతవ్యా సర్వపృష్టే సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య గ్రహీతవ్యా సర్వపృష్టే సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య సర్వపృష్ఠ ఇది సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య గ్రహీతవ్యా గ్రహీతవ్యా యజ్ఞస్య సమీర్యత్వాయ సమీర్యత్వాయ యజ్ఞస్య గ్రహీతవ్యా గ్రహీతవ్యా యజ్ఞస్య సమీర్యత్వాయ యజ్ఞస్య సమీర్యత్వాయ సమీర్యత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సమీర్యత్వాయ ప్రజాపతి ప్రజాపతి సమీర్యత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సమీర్యత్వాయ ప్రజాపతి సమీర్యత్వాయ ప్రజాపతి ప్రజాపతి సమీర్యత్వాయ సమీర్యత్వాయ ప్రజాపతి దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి సమీర్యత్వాయ సమీర్యత్వాయ ప్రజాపతి దేవేభ్య సమీర్యత్వాయేతి సమీర్యత్వాయ ప్రజాపతి దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్య ప్రజాపతి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ ప్రజాపతి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ యజ్ఞాన్ దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ సత వ్యాదిశత్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ సహ వ్యాదిశత్ సత వ్యాదిశత్ వ్యాదిశత్ స ప్రియా ప్రియా స వ్యాదిశత్ వ్యాదిశత్ స ప్రియా వ్యాదిశదితి ఆదిశత్ స ప్రియా ప్రియాసత ప్రియాస్తనోస్తనో ప్రియాసత ప్రియాస్తనో ప్రియాస్తనోస్తనో ప్రియా ప్రియాస్తనోరపాపతనో ప్రియా ప్రియాస్తనోరప తనోరపాపతనోస్తనోరఫనిపతనోస్తనోరఫని అపనిపాపన్యదత్తన్యపాపన్యదత్తన్యదత్తమిన్యదత్తదత్తదసత్తన్యదత్త అధత్తదత్తదత్తాధత్తగ్రాహ్యాగ్రాహ్యాదత్తాధత్తగ్రాహ్యా తదిగ్రాహ్యాదిగ్రాహ్యాస్తర జిగ్రాహ్య అభవన్నభవన్నదిగ్రాహ్యాస్తర జిగ్రాహ్య అభవన్ అధిగ్రాహ్య అభవన్న భవన్నదిగ్రాహ్యాదిగ్రాహ్య అభవన వితనర్వితనభవన్నదిగ్రాహ్య అధిగ్రాహ్య అభవన వితనమ అభవన వితనర్వితనరభవన్న భవన వితనస్తవన్నభవన్నభవనస్తనస్త వితనర్వితనస్త యజ్ఞో యజ్ఞస్త వితనర్వితనస్త యజ్ఞ వితనరి తను తస్య యజ్ఞో యజ్ఞస్తస్య యజ్ఞ ఇది యజ్ఞ ఇది యజ్ఞో యజ్ఞ ఇత్యాహురాహురిది అధిగ్రాహ్యాదిగ్రాహ్యాదిగ్రాహ్యాన గృహ్యందే నాదిగ్రాహ్యాదిగ్రాహ్యాన గృహ్యందే అధిగ్రాహ్యా ఇత్యది గ్రాహ్యా అగృహ్యందే గృహ్యందే నృహ్యంత ఇది గృహ్యందే నృహ్యంత ఇది గృహ్యంత ఇది గృహ్యందే గృహ్యంత ఇత్యప్యవీది గృహ్యందే గృహ్యంత ఇత్యపి ఇది ఇత్యప్యవీది ఇత్యప్యష్మిష్టోమే ఏ గృష్టోమే పీరి ఇత్యప్యష్టోమే సౌర్యస్తదస్తదస్ సూర్యస్తూర్యస్తో వై వై తదస్ సూర్యస్తూర్యస్తో వై తతో వై వైతస్తతో వైతే వైతస్తతో వైతే వైతే వై వైతేరణ్యాభిస్తే వై వైతేభి ఏన్యాభిరణ్యాభిస్తేన్యాభిరణ్యాభిస్తేన్యాభిరణ్యాభిస్తేన్యాభిరణ్యాభిస్తేన్యాభిరణ్యాభిస్తేన్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్యాభిరణ్య వ్యావృతం వ్యావృతమగచ్చనయ్యావృతమితి ఆవృతం అగచ్చనయ్యగచ్చన్నగచ్చనయ్యగచ్చన్నగచ్చనయ్యం యస్యైవమేవయ్యస్యయస్యైవం విదుష విదుష ఏవయ్యస్యయస్యైవం విదుష ఏవం విదుష విదుష ఏవమేవం విదుష ఏత ఏతే విదుష ఏవమేవం విదుష ఏతే విదుష ఏత ఏతే విదుష విదుష ఏతే గ్రహ గ్రహ ఏతే విదుష విదుష ఏతే గ్రహ ఏతే గ్రహ గ్రహ ఏత ఏతే గ్రహ దృశ్యంతే దృశ్యంతే గ్రహ ఏత ఏతే గ్రహ దృశ్యంతే గ్రహ దృశ్యంతే దృశ్యంతే గ్రహ గ్రహ దృశ్యంతే వ్యావృతం వ్యావృతం దృశ్యంతే గ్రహ గ్రహ దృశ్యంతే వ్యావృతం దృశ్యంతే వ్యావృతం వ్యావృతం దృశ్యంతే దృశ్యంతే వ్యావృతమేవ వ్యావృతం దృశ్యంతే దృశ్యంతే వ్యావృతమేవ వ్యావృతమేవ వ్యావృతం వ్యావృతమేవ పాత్మన పాత్మనైవ వ్యావృతం వ్యావృతమేవ పాత్మన వ్యావృతమితి ఆవృతం ఏ పాత్మన పాత్మనైవ పాత్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనైవ పాత్మన భ్రాతృవ్యేణ పాత్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మన పాత్మన భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి భ్రాతృవ్యేణ పాత్మన పాత్మన భ్రాతృవ్యేణ గచ్చతి భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి ఇమే గచ్చతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి మే గచ్చదీమ ఇమే గచ్చతి గచ్చతి మే లోకా లోకా ఇమే గచ్చతి గచ్చతి మే లోకా ఇమే లోకా లోకా ఇమే లోకా జ్యోతిష్పంతో జ్యోతిష్పంతో లోకా ఇమే లోకా జ్యోతిష్పంత లోకా జ్యోతిష్పంతో జ్యోతిష్పంతో లోకా లోకా జ్యోతిష్పంత సమావద్వీర్యా సమావద్వీర్యా జ్యోతిష్పంతో లోకా లోకా జ్యోతిష్పంత సమావద్వీర్యా జ్యోతిష్మంత సమావద్వీర్యా సమావద్వీర్యా జ్యోతిష్మంతో జ్యోతిష్మంత సమావద్వీర్యా కార్యా కార్యా సమావద్వీర్యా జ్యోతిష్మంతో జ్యోతిష్మంత సమావద్వీర్యా కార్యా సమావద్వీర్యా కార్యా కార్యా సమావద్వీర్యా సమావద్వీర్యా కార్యా ఇది కార్యా సమావద్వీర్యా సమావద్వీర్యా కార్యా ఇది సమావద్వీర్యా ఇది సమావద్వీర్యా కార్యా ఇదేతి కార్యా కార్యా ఇత్యాహురాహురి కార్యా కార్యా ఇత్యాహురాహురిత్యాహురాజ్ఞేయేన ఆజ్ఞేయేనాహురిత్యాహురాజ్ఞేయేన ఆహురాజ్ఞేయేనాహురాహురాజ్ఞేయేనాస్మిన్నస్మిన్నాజ్ఞేయేనాహురాహురాజ్ఞేయేనాస్మిన్ ఆజ్ఞేయేనాస్మిన్నస్మిన్నాజ్ఞేయేనాజ్ఞేయేనాస్మిన్ లోకే లోకేస్మిన్నాజ్ఞేయేనాజ్ఞేయేనాస్మిన్ లోకే అస్మిన్ లోకే లోకేస్మిన్నస్మిన్ లోకే జ్యోతిర్జ్యోతిర్లోకేస్మిన్నస్మిన్ లోకే జ్యోతి లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్భక్తే ధత్తే జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్భక్తే జ్యోతిర్భత్తే ధత్తే జ్యోతిర్జ్యోతిర్భత్త ఐంద్రేణ ఇంద్రేణ ధత్తే జ్యోతిర్జ్యోతిర్భత్త ఐంద్రేణ దత్త ఐంద్రేణ ఇంద్రేణ ధత్తే దత్త ఐంద్రేణాంతరిక్షేంతరిక్ష ఐంద్రేణ ధత్తే దత్త ఐంద్రేణాంతరిక్షే ఐంద్రేణాంతరిక్షేంతరిక్ష ఐంద్రేణ ఇంద్రేణాంతరిక్ష ఇంద్రవాయు అంతరిక్ష ఐంద్రేణ ఇంద్రేణాంతరిక్ష ఇంద్రవాయు అంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు అంతరిక్షేంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు అంతరిక్షేంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు తైజో తైజో ఇంద్రవాయు ఇంద్రవాయు తైజో ఇంద్రవాయు ఇంద్రవాయు తైజో తైజో తైజో శౌర్యేణ శౌర్యేణ తైజో తైజో శౌర్యేణ తైజో శౌర్యేణ శౌర్యేణ సైజౌ సైజౌ శౌర్యేణాముష్మిన్ నముష్మిన్ శౌర్యేణ సైజౌ సైజౌ శౌర్యేణాముష్మిన్ సయుజావితి సాయుజౌ శౌర్యేణాముష్మిన్ నముష్మిన్ శౌర్యేణ శౌర్యేణాముష్మిన్ లోకే లోకేముష్మిన్ శౌర్యేణ శౌర్యేణాముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకేముష్మిన్ నముష్మిన్ లోకే జ్యోతిర్జ్యోతిర్లోకేముష్మిన్ నముష్మిన్ లోకే జ్యోతి యజ్ఞే కుర్వత యజ్ఞే కుర్వత తత్తద కుర్వత యజ్ఞే కుర్వత తత్ అకూర్వత భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్భ్రాతృవ్యోద్ ఏషైషాదభ్నోదిదభ్నోత్యేషా వై ఏతీతి జీవగ్రహ జీవగ్రహ ఇచ్చేత్యేతీతి జీవగ్రహ ఇది జీవగ్రహో జీవగ్రహ ఇదీతి జీవగ్రహో వై వై జీవగ్రహ ఇదీతి జీవగ్రహో వై జీవగ్రహో వై వై జీవగ్రహో జీవగ్రహో వా ఏష వై జీవగ్రహో జీవగ్రహో వా ఏష జీవగ్రహ ఇది జీవాగ్రహ వా ఏష వై వా ఏషయ్యదేశ వై వా ఏషయత్ ఏషయ్యదేశ్యోదాభ్యోదాభ్యోదాభ్యోదాభ్యోనభిషుదస్యానభిషుదస్యాదాభ్యోదాభ్యోనభిషుదస్య గృహ్ణాది జీవంతం జీవంతం గృహ్ణాద్యనభిషుదస్యానభిషుదస్య గృహ్ణాది జీవంతం జీవంతం గృహ్ణాది జీవంతమేవైవ జీవంతం గృహ్ణాది జీవంతమేవైవ జీవంతం గృహ్ణాది జీవంతమేవైవ జీవంతం జీవంతమేవైలమేన మేమ జీవంతం జీవంతమేవైనం ఏవైనమేన మేవైవైన కోసవర్గ కోసవర్గమేన మేవైవైన కోసవర్గం ఏన కోసవర్గ కోసవర్గమేన మేన కోసవర్గం లోకం లోకకోసవర్గమేన మేన కోసవర్గం లోకం సువర్గం లోకకోసవర్గ కోసవర్గం లోకం గమయతి గమయతి లోకకోసవర్గ కోసవర్గం లోకం గమయతి సువర్గమితి సువాహం లోకం గమయతి గమయతి లోకం గమయతి వివిక మయతి లోకం గమయతి వివి గమయతి వివిక మయతి గమయతి వివై వై వై గమయతి గమయతి వివై వివై వై వివా ఏతదేతత్ వై వివా ఏతద్ విదుషోగుంశుర్విదుషో విదుషోగుంశుర్దృశ్యతే దృశ్యతే గుంశుర్విదుషో విదుషోగుంశుర్దృశ్యతే

అస్యాయతనమాయతనమస్యాయతనం మనసా మనసాయతనమస్యాయతనం మనసా ఆయతనం మనసా మనసాయతనమాయతనం మనసాగాయమానోగాయమానో మనసాయతనమాయతనం మనసాగాయమాన ఆయతనమిత్యాయతనం మనసాగాయమానోగాయమానో మనసా మనసాగాయమానో గృహ్ణాది గృహ్ణాది గాయమానో మనసా మనసాగాయమానో గృహ్ణాది గాయమానో గృహ్ణాది గృహ్ణాది గాయమానో గాయమానో గృహ్ణాత్యాయతనవానాయతనవాన్ గృహ్ణాది గాయమానో గాయమానో గృహ్ణాత్యాయతనవాన్ గృహ్ణాచ్యాయతనవానాయతనవాన్ గృహ్ణాది గృహ్ణాచ్యాయతనవానేవైవాయతనవాన్ గృహ్ణాది గృహ్ణాచ్యాయతనవానేవ ఆయతనవానేవైవాయతనవానాయతనవానేవ భవతి భవత్యేవాయతనవానాయతనవానేవ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ ఏవ భవతి భవత్యేవైవ భవతి యద్యద్భవత్యేవైవ భవతి యద్ భవతి యద్యద్భవతి భవతి యదద్ధర్యరద్ధర్యుర్యద్భవతి భవతి యదద్ధర్యుః యదద్ధర్యరద్ధర్యుర్యద్ధర్యరగుంశమగుంశమద్ధర్యుర్యద్ధర్యరగుంశం అద్ధర్యురగుంశమగుంశమద్ధర్యరద్ధర్యరగుంశం గృహ్ణన్ గృహ్ణన్ నగుంశమద్ధర్యరద్ధర్యరగుంశం గృహ్ణన్ నగుంశం గృహ్ణన్ గృహ్ణన్ నగుంశమగుంశం గృహ్ణన్న గృహ్ణం నగుంశమగుంశం గృహ్ణన్న గృహ్ణన్న గృహ్ణం గృహ్ణన్నార్థయేదద్ధయేన్న గృహ్ణం గృహ్ణన్నార్థయేత్ అర్థయేద్భాభ్యామభాభ్యామర్థయేద్భాభ్యామభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థ అధ్యేతభ్యేతాధ్వర్యే అధ్వర్యేది సాధ్వర్యేధ్వర్యవే చైజమానాయమానాయమానాయ చైజమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమ వానమృత్యేతో భాభ్యాముభాభ్యా ప్రత్యేతాన వానం అధ్యేతాన వానమనవానమృత్యేతర్ధ్యేతాన వానం గృహ్ణాతి గృహ్ణాత్యన వానమృత్యేతర్ధ్యేతాన వానం గృహ్ణాది అనవానం గృహ్ణాది గృహ్ణాత్యన వానమనవానం గృహ్ణాది సా గృహ్ణాత్యన వానమనవానం గృహ్ణాది సా అనవానమిత్యన గృహ్ణాది సా గృహ్ణాది గృహ్ణాది సైవైవ సా గృహ్ణాది గృహ్ణాది సైవ సైవైవ సా సైవాస్యాశ్యైవ సా సైవాస్య ఏవాస్యాశ్యైవైవాస్యర్థిరర్థిరస్యైవైవాస్యర్థిరణ్యగోహిరణ్యమృత్యరస్యాస్యర్థిరణ్యం రణ్యమృత్యరస్యాస్యర్థిరణ్యం రణ్యమభ్యవిరణ్యగోహిరణ్యమభ్యవిరణ్యమభ్యవిరణ్యమభ్యవిరణ్యగోహిరణ్యమభివిద్యవిరణ్యగోహిరణ్యమభివి అమృతమనిత్యనిత్యమృతం వై హిరణ్యగోహిరణ్యం వై హిరణ్యమాయుహిరణ్యమాయుహిరణ్యమాయుహిరణ్యమాయుష్ప్రాణ ఆయుష్ప్రాణ ఆయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుషాయుష శతమభినోతి అభినోతి ఖనోత్యభ్యభినోతి శతమానగో శతమానంభినోత్యభ్యభినోతి శతమానం జినోతి శతమానగో శతమానంభినోతి జినోతి శతమానం భవతి భవతి శతమానం జినోతి జినోతి శతమానం భవతి శతమానం భవతి భవతి శతమానగో శతమానం భవతి శతాయు శతాయు భవతి శతమానగో శతమానం భవతి శతాయు సశమానమితి శతమానం భవతి శతాయుశ్శతాయుర్భవతి శతాయపురుషపురుషశతాయుర్భవతి శతాయపురుష శతాయుష్పురుషపురుషశతాయుష్శతాయుష్పురుషశతేంద్రియశతేంద్రియపురుషశతాయుష్శతాయుష్పురుషశతేంద్రియ

నిర్గృహాతి నిర్గృహాతి గృహాతి నిర్నిర్గృహాతి సమనే సమనే సమనే సమనే గృహాతి నిర్నిర్గృహాతి సమనే సమనే గృహాతి సమనే సమనే సమనే సమనే గృహాతి గృహాతి సమనే సమనేభ్యభి సమనే సమనే గృహాతి గృహాతి సమనే సమనేభి సమనే సమనేభ్యభి సమనే సమనే సమనే సమనే విగృహాతి గృహాత్యభి సమనే సమనే సమనే సమనే విగృహాతి సమనే సమన ఇది సమనే సమనే అభిగృహాతి గృహాత్యభ్యభి గృహాతి సమనాత్ సమనాత్ సమనాత్ సమనాత్ గృహాత్యభ్యభి గృహాతి సమనాత్ సమనాత్ గృహాతి సమనాత్ సమనాత్ సమనాత్ సమనాత్ గృహాతి గృహాతి సమనాత్ సమనాదేవ సమనాత్ సమనాత్ గృహాతి గృహాతి సమనాత్ సమనాదేవ సమనాత్ సమనాదేవ సమనాత్ సమనాత్ సమనాత్ సమనాదేవైన మేనమేవ సమనాత్ సమనాత్ సమనాత్ సమనాదేవైన సమనాత్ సమనాది సమనాత్ సమనాత్ ఏనమేనమేనం ప్రజనయతి జనయతి ప్రైనమేనం ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రజనయతి తృతీయ సమనే తృతీయ సమనే జనయతి ప్రజనయతి తృతీయ సమనే జనయతి తృతీయ సమనే తృతీయ సమనే జనయతి జనయతి తృతీయ సమనే పుషుకామస్య పుషుకామస్య తృతీయ సమనే జనయతి జనయతి తృతీయ సమనే పుషుకామస్య తృతీయ సమనే పుషుకామస్య పుషుకామస్య తృతీయ సమనే తృతీయ సమనే పుషుకామస్య గృహీయాత్ గృహీయాత్ పుషుకామస్య తృతీయ సమనే తృతీయ సమనే పుషుకామస్య గృహీయాత్ తృతీయ సమన ఇది తృతీయాత్ సమనే పుషుకామస్య గృహీయాత్ గృహీయాత్ పుషుకామస్య పుషుకామస్య గృహీయాత్ వజ్ర వజ్ర గృహీయాత్ పుషుకామస్య పుషుకామస్య గృహీయాత్ వజ్ర పుషుకామస్యేతి పుషుకామస్య

రాజన్య గృహ్ణీయా గృహ్ణీయాజన్యస్ రాజన్య గృహ్ణీయాత్యావృత్కామో వ్యావృత్కామో అభివిద్యా అభ్యవిద్యశకుంసన్న శకుంసన్యా అభ్యవిద్యశకుంసన్న విషగుంసన్న శకుంసన్ విద్యశకుంసంతతస్తతోషగుంసన్విద్యశకుంసంతత అశకుంసంతతస్తతోషగుంసన్నశకుంసంతతోవైవైతోషగుంసన్నశకుంసంతతోవై తదోవైవైతస్తతోవైతేవైతస్తతోవైతే వై దేవైవైతేసురాణామసురాణాంతేవైవైతేసురాణాంతేసురాణామసురాణాంతేతేసురాణాంలోకంలోకమసురాణాంతేతేసురాణాంలోకం అసురాణాంకమసురాణాంకమవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృంజతవృ

అనిష్టమనిష్టవ అనిష్టప్తస్మాదనిష్టవ అనిష్టప్తస్మాద్ అనిష్టప్తస్మాత్తస్మాదనిష్టమనిష్టప్తస్మాత్ మ్రాణానాం ప్రాణానాం తస్మాదనిష్టమనిష్టప్తస్మాత్ ప్రాణానాం అనుష్టవిద్యనోస్తవ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం తస్మాత్తస్మాత్ ప్రాణానాం వాగ్వాక్ ప్రాణానాం తస్మాత్తస్మాత్ ప్రాణానాం వాగ్ ప్రాణానాం వాగ్వాక్ ప్రాణానాం ప్రాణానాం వాగుత్తమోత్తమా వాక్ ప్రాణానాం ప్రాణానాం వాగుత్తమా ప్రాణానామితి ప్రాణానాం వాగుత్తమోత్తమా వాక్ వాగుత్తమా సమయావిషితే సమయావిషుత ఉత్తమా వాక్ వాగుత్తమా సమయావిషితే ఉత్తమా సమయావిషితే సమయావిషుత ఉత్తమోత్తమా సమయావిషితే సూర్యే సూర్యే సమయావిషుత ఉత్తమోత్తమా సమయావిషితే సూర్యే సమయావేత్యోత్తమా సమయావిషితే సూర్యే సూర్యే సమయావిషితే సమయావిషితే సూర్యే షోడశిన షోడశిన సూర్యే సమయావిషితే సమయావిషితే సూర్యే షోడశిన సమయావిషిత ఇది సమయావిషితే సూర్యే షోడశిన షోడశిన సూర్యే సూర్యే షోడశిన స్తోత్రగ్రస్తోత్రగుణోడశిన సూర్యే సూర్యే షోడశిన స్తోత్రం షోడశిన స్తోత్రగ్రస్తోత్రగుణోడశిన షోడశిన స్తోత్రముపాకరోత్యుపాకరోతి స్తోత్రగుణోడశిన షోడశిన స్తోత్రముపాకరోతి స్తోత్రముపాకరోత్యుపాకరోతి స్తోత్రగ్రస్తోత్రముపాకరోత్యేతస్మిన్నేతస్మిన్నుపాకరోతి స్తోత్రగ్రస్తోత్రముపాకరోత్యేతస్మిన్ ఉపాకరోత్యేతస్మిన్నేతస్మిన్నుపాకరోత్యుపాకరోత్యేతస్మిన్వై ఉపాకరోతి ఆకరోతి ఏతస్మిన్వై వా ఏతస్మిన్నేతస్మిన్వై లోకే వా ఏతస్మిన్నేతస్మిన్వై లోకే వై లోకే లోకే వై వై లోక ఇంద్ర ఇంద్రో లోకే వై వై లోక ఇంద్ర లోక ఇంద్ర ఇంద్రో లోకే లోక ఇంద్ర వృత్రం వృత్రమింద్రో లోకే లోక ఇంద్ర వృత్రం ఇంద్రవృత్రం వృత్రమింద్ర ఇంద్రవృత్రమహన్ సాక్షాత్ సాక్షాదహన్ వృత్రం వృత్రమహన్ సాక్షాదేవ వజ్రం వజ్రమేవ సాక్షాత్ సాక్షాదేవ వజ్రం సాక్షాదితి సాక్షాద్ ఏవ వజ్రం వజ్రమేవైవ వజ్రం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ వజ్రమేవైవ వజ్రం భ్రాతృవ్యాయ వజ్రం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ వజ్రం వజ్రం భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ వజ్రం వజ్రం భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరది హరది ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరది ప్రహరది హరది ప్రహరత్యరుణభిషంగోరుణభిషంగోహరది ప్రహరత్యరుణభిషంగ హరత్యరుణభిషంగోరుణభిషంగోహరది హరత్యరుణభిషంగోష్వోష్వోరుణభిషంగోహరది హరత్యరుణభిషంగోష్వ దక్షిణా దక్షిణా శ్వోరుణభిషంగోరుణభిషంగోష్వ దక్షిణా అరుణభిషంగరిత్యరుణభిషంగ అశ్వదక్షిణా దక్షిణా శ్వోష్వ దక్షిణైతదేతద్దక్షిణా శ్వోష్వ దక్షిణైతద్ దక్షిణైతదేతద్దక్షిణా దక్షిణైతద్వైవ ఏతద్వైవ్రస్య షష్ఠకాండే షష్ఠ ప్రవాదకస్య గణపాఠ సమాప్తః షష్ఠకాండః సమాప్తః.